కాణిపాక మదిగో బావిలోన దేవుడున్న కోవెల దిగో నీటిలోన నిలిచి ముక్తి మీయ వెలిసి అందరికీ వెలుగునీయ కదిలినాడు వెయ్యేళ్ల కథ ఉన్న కోవెలరా కోవెలరా ఎంతెంతో మహిమున్న దైవమురా దైవమురా ఆ పుణ్యక్షేత్రము చూడగా తరించిపోవును జన్మలు ఆ పుణ్యక్షేత్రము చూడగా తరించిపోవును జన్మలు కాణిపాక మదిగో బావిలోన దేవుడున్న కోవెలదిగో బావిలోని జలము స్వామికి అభిషేకం కాణి పాకమందు ఉన్న వారి కది తీర్థం నాడు బావిలోన స్వామి పుట్టినాడు అవిటి వారి జీవితాలు కాచినాడు చల్లని దైవం మా స్వామి అందరి దైవం మా స్వామి ఒకసారి వెళ్ళి చూడరా విఘ్నేషు పాదాల వేడరా ఒకసారి వెళ్ళి చూడరా విఘ్నేషు పాదాల వేడరా కాణిపాక మదిగో బావిలోన దేవుడున్న కోవెలదిగో నల్లరాతి రూపం స్వామి లీల అధికం కాణిపాక స్వామి సేవ బహు పుణ్యం శ్రీకాణిపాకం ఇటకాశీ క్షేత్రం సాక్షాత్తు గణపతి నిజవాసం బావిలో తేలే మా స్వామి భగవంతుడు రా మా స్వామి శ్రీకాణిపాకాన సేవలు తరించు మన జన్మ జన్మలు శ్రీకాణిపాకాన సేవలు తరించు మన జన్మ జన్మలు కాణిపాక మదిగో బావిలోన దేవుడున్న కోవెలదిగో నీటిలోన నిలిచి ముక్తి మీయ వెలిసి అందరికీ వెలుగునీయ కదిలినాడు వెయ్యేళ్ల కథ ఉన్న కోవెలరా కోవెలరా ఎంతెంతో మహిమున్న దైవమురా దైవమురా ఆ పుణ్యక్షేత్రము చూడగా తరించిపోవును జన్మలు ఆ పుణ్యక్షేత్రము చూడగా తరించిపోవును జన్మలు